పదిహేడు కమ విగ్రహ సం భా కమ్ర విగ్రహ కమ్రహ అతి మనోజ్ఞ గాంభీర్య ధైర్య మాధుర్యాది బహుగుణోదితత్వాత్ విగ్రహ మూర్త్యః యస్యః సా తథా ఆనందరూపమమృతం యద్విభాతి ఇతి శ్రుతేః. ఆనందస్వరూపత్వాద్వా కమ్ర నిగ్రహ లలితారూపేత్యర్థ ఓం కమ విగ్రహాయే నమః. ఆం వి గాంభీర్య ధైర్య మాధుర్యాది బహుగుణోపేతమై దూనిర్భనించుట వలన అతి మనోజ్ఞమైన మూర్తి ఆకార విశేషము గలదిగాన దేవి కమ విగ్రహ ఎను నామముతో నారాధింపబడుచున్నది. ఆనందరూప మమూతం యద్విభాతి అని శృతినచనము. ఏ మోక్షము స్వరూపముగా వెలుగొందుచున్నదో తదానంద రూపిణియే పరమేశ్వరి ఎని భావము. కావుననే యామె లలితా స్వరూపిణి. ఆనంద విసే లోకానతీత్య లలతేతరాం శోభత ఇతి లలిత అనువచనముననుసరించి పరమేశ్వరి సర్వలోకాతిశాయి సౌందర్యమూర్తి గావున లలిత ఎని ప్రస్తుతింపబడు. లలితా త్రిశతీ భాష్య చున్నదని తెలియను. లలితా పరమేశ్వరి ఉపాసకుల యొక్క స్వాత్మస్వరూపిణియే. సదానందపూర్ణ స్వ ఎనిమిది స్వాసి పరదేవతా లలితాయను వచనము పరదేవతయగు లలితా పరాభట్ట రిక సదానందపూర్ణమైన ఆత్మస్వరూపిణి అని చెప్పుచున్నది.